హే శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ రామాయణము మనం ఋష్యశృంగ మహర్షిని అయోధ్యకు తీసుకుని వచ్చారు. శాంతాదేవితో సహా స్వాగతాలు పలికారు. సరే, కొన్ని రోజులు వారు విశ్రాంతి తీసుకున్నారు. తతకాలే బహుతిథే కస్మించిత్ సుమనోహరే. కొన్ని రోజులు, చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత వసంతే సమనుప్రాప్తే రాజ్యో ఎష్టుం మనో అభవత్. వసంతకాలం వచ్చింది, అంటే చైత్రమాసం. మంచి రోజులు, యజ్ఞం చేయాలి అని ఋష్యశృంగుడిని అడిగితే ఆయన చెప్పాడు, ముందు సాంగ్రహణ ఇష్ఠి అని అది చేస్తారు. అంటే యజ్ఞానికి కావలసినటువంటి వస్తువులన్నీ కూడా సేకరించడానికి, ఋత్విక్కులను వరించటానికి, వీటన్నింటికీ కూడా ఒక సంవత్సర కాలం పడుతుందయ్యా. ఆ తర్వాత మరొక చైత్రమాసం వచ్చిన తరువాత విడిచిపెట్టాలి తురంగము, హయమేధాన్ని విడిచిపెట్టాలి. అది తిరిగి సంవత్సర కాలానికి మరల విడిచిపెట్టిన చోటకి అది వస్తుంది, అప్పుడు యజ్ఞము. అంటే ఇంకా 2 సంవత్సరాలు అన్నమాట మొదలుపెట్టిన తర్వాత. కనుక ఇవన్నీ చేయాలి అని అంటే అధ తతో వశిష్ట ప్రముఖాః సర్వయే ద్విజోత్తమాః ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మ ఆరభస్తదా. అలా ఋష్యశృంగుడిని ముందు పెట్టుకొని వశిష్ఠుడు మొదలైన వారందరూ కూడా మొదలుపెట్టారు ఋత్విక్కులని ఆహ్వానించటం, పోయి వారిని తీసుకురావటం గుర్రముల మీద, రథముల మీద, బళ్ళ మీద. వారికి విడుదలు, నివాసాలు ఏర్పాటు చేయటం సరయూ నది తీరమునందు. వ్యర్థ యజ్ఞవాటిక, అక్కడ అందరూ కూడా నిర్మాణాలు చేసేవాళ్ళు. కావలసినటువంటి వస్తువులు ఇలా పిలిచి వారికి మరలా ఈ వచ్చిన ఋత్విక్కులని, వీరినందరినీ కూడా 2 సంవత్సరాలు పోషించాలన్నమాట. 1 సంవత్సర కాలము సేకరించటము వస్తు సంభారాలు, 1 సంవత్సర కాలము అశ్వం తిరిగి వచ్చే వరకు కూడా పోషణే. ఆ తర్వాత మళ్ళీ దానాలు, ధర్మాలు. ఇందుకోసం అయి మురిక ఎంత ఖర్చో చూడండి, అది సామాన్యులు ఎలా చేయగలుగుతారు? అది చక్రవర్తులే చేయగలిగినటువంటి వారు. ఇలా కల్పములలో చెప్పబడి ఉన్నాయి. కల్పములు అని అంటే ఈ చేసేటటువంటివి, యజ్ఞకల్పాలు అంటారు వాటిని. దాని ప్రకారంగా వాళ్ళు 1 సంవత్సర కాలము సంభారాలు సేకరించారు, అప్పటిక యజ్ఞ అశ్వాన్ని విడిచిపెట్టారు. ఆ యజ్ఞాశ్వాన్ని విడిచిన తరువాత రాజులందరినీ కూడా ఆహ్వానం చేయటము, ఈ 1 సంవత్సర కాలంలో వారికి నిర్మాణాలు 1 సంవత్సర కాలంలో అయిపోయినాయి, కుటీరాలు వేశారు, మరి గుడారాలు వేశారు, ఎలా కట్టారో సముద్ర నది తీరమునందు, సరయు నది తీరమునందు నిర్మాణాలు చేసేసి పిలిచారట. ఎవరిని అనంటే కేకయరాజుని, జనకరాజుని, అంగరాజు అయినటువంటి రోమపాదుడు, ఇంకా ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్ దాక్షిణాచ్యాన్ నరేంద్రాంశ్చ సమస్తాన్ ఆనయస్వహా. అట తూర్పు దిక్కులో ఉన్న రాజులు, సింధు సవ్వీర అంటే పడమట దిక్కులో ఉన్న రాజులు, సౌరాష్ట్రము మహారాష్ట్ర, ఇంకా దాక్షిణాత్యులు అంటే ఇంకా దక్షిణ దిక్కులో ఉన్నటువంటి మధుర మొదలైనటువంటి రాజులు అందరినీ కూడా ఆహ్వానించారు. వరుసనే వస్తూ ఉన్నారు, వచ్చినటువంటి వారందరికీ స్వాగతాలు పలుకుతూ ఉన్నారు. అధ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే. విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరమైంది, అప్పటికది వచ్చేసింది ఆ గుర్రము. ఇక ఇప్పుడు ఇక యజ్ఞము ఆరంభించి యజ్ఞాన్ని చేయాలి, అశ్వమేధము చేయాలి అన్నమాట. దానికి కావలసినటువంటి తంతు, తతంగము అంటూ అవన్నీ చేస్తూ ఉన్నారు ఋత్విక్కులు. అలాగే వచ్చేవారందరికీ కూడా భోజనాలు, అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాహ. పెద్ద పెద్ద రాసులు వండి పోస్తూ ఉన్నారు, తృప్తిగా పెడుతూ ఉన్నారు అందరికీ. భుంజమానానాం తృప్తి ఉపలభ్యతే, వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలాస్తథైవ చ. వృద్ధులు వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి ఎక్కడికి పోలేరు కదా, వాళ్ళు 2 సంవత్సరాలు తింటూనే ఉన్నారు అక్కడే. అలా బాలురు స్త్రీలు వంటవారు వండి పెడుతూ ఉన్నారు. ఎవరు అయోధ్యలో ఇళ్లలో వండుకోవాల్సిన అవసరం లేదు, యజ్ఞం చూడటానికి వచ్చిన వారికి పెడుతూనే ఉన్నారు. దివసే దివసే తత్ర సిద్ధస్య విధివస్తదా, ప్రతిరోజు కూడా పెడుతూనే ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. అహో అహో అహో తృప్తాస్మా భద్రంతే, తృప్తి చెందాం మేము, తృప్తి చెందాం మహారాజా దశరథ చక్రవర్తి, నీకు మంచి సంతానం కలగాలి అని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మణికుండలాలు కలిగినటువంటి వాళ్ళు, హేతువాదులు, వాగ్మినో ధీరాహ, పరస్పర జిగీషయ. అదే సమయం మరి వారి వారి శాస్త్ర పాండిత్యాలు చూపిస్తూ ఉన్నారు ఒకరిని ఒకరు జయించి రాజుగారి దగ్గర బహుమతులు పొందటానికి. దివసే దివసే తత్ర సంస్తరే కుశలా ద్విజాహ, ఆ బ్రాహ్మణోత్తములు ప్రతిరోజు కూడా సర్వశాస్త్రాన్ని చక్రుస్తే యథా శాస్త్రం ప్రచోదితాహ, శాస్త్ర వాదములు జరుగుతున్న యొక్క ప్రక్కని నా షడంగ విదత్రాసీతు, ఆ రంగములు ఆ వేదములు వేదాంగములు తెలియనివాడంటూ ఎవడూ లేడు. ఏ కొంచెమో చదువుకున్నవాడు కాదు, అందరూ కూడా పండితులే. ఇక రూపస్తంభాలు, బిల్వస్తంభాలు, ఖాదిరములు, ఇంకా బలమైనటువంటి వేవేవి అని చెప్పారో అవి ఎంతెంత పొడవు ఉండాలి, ఎంత లోతు పాతాలి, వాటిని కట్టేసే పశువులు తాళ్ళు, అవన్నీ కూడా లెక్క ప్రకారంగా చేస్తూ ఉన్నారు. ఏకవింశతి యూపాస్తే, ఒక 21 యూపస్తంభాలు కట్టారు. వాటికి ఇక గొర్రెలు మేకలు ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా కట్టేయటము, బలి ఇయ్యటము, వాటిని వండుతము, తింటము. ఇది యజ్ఞము అని అంటే మాంసాలు, భోజనాలు, అలాగే చేపలు, పీతలు ఇలాంటివన్నీ కూడా మొత్తము మాంసాహారమే. ఆనాటికి అసలు మాంసాహారం అనేది నిషేధం అంటూ అసలు లేదు, అప్పుడే కాదు తర్వాత కూడా నిషేధం లేదు, ఇప్పటికీ లేదు నిషేధం. బ్రాహ్మణులు అంటే ఉత్తర దేశాల్లో వంగదేశము అటు ఉత్తర దేశాలు కాశీ మొదలైన చోట్ల అందరూ తింటూనే ఉంటారు. చేపలు అసలు విపరీతంగా తింటారు. సముద్ర తీర ప్రాంతం అటంతా గంగానదిలోవి అన్నీ కూడా జలచరములు అన్నింటినీ తింటూనే ఉంటారు. కనుక ఆనాటికేం లేదు. ఇక్కడ ఇది ఎప్పుడు వచ్చిందా అని అంటే మనకి సన్యాసము అనేటటువంటిది తీసుకున్న తర్వాత, ఆ సన్యాసులు గ్రామాల్లోకి వచ్చి నివసించడం ఎప్పుడు మొదలుపెట్టారో అప్పుడు ఆహారము ఈ మాంసాహారాదులు నిషేధం వారికి. కనుక వారు నిషేధించారని వారిని అనుకరించి చాలామంది తినటం మానేస్తూ మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు చెప్తూ ఉన్నారు శాకాహారాలే తింటూ ఉండండి అంటూ, అలా తయారైపోయింది. కనుక అన్ని విధాలైనటువంటి వాటితోనూ జరుగుతూనే ఉన్నాయి సంబరాలు. మొన్నటి వరకు కూడా ఈ దేవర్లకి వీటికి వేసవి కాలంలో చేస్తూ ఉండేవాళ్ళు సంబరాలు, పంచుకుంటూ ఉండేవాళ్ళు ఆ మాంసాలు అవి తింటూ ఉండేవాళ్ళు. అదే ఏదైనా ఒక సంబరము అనే పేరుతో ఈ కాలము, యజ్ఞము అనే పేరుతో ఆ కాలము. అలా ఇప్పటికీ కూడా ఉన్నది అంటారు, యజ్ఞంలో నల్ల మేకని బలి ఇయ్యటం ఇప్పటికీ ఉన్నదట, తింటారట దానిని. అక్కడ నిషేధం అంటూ ఏమీ లేదు అంటున్నారు. అసలు అక్కడే కాదు, ఇప్పుడు హోటల్లో పడి తింటుంటే ఎవడికి తెలుసు ఎవడు నిషేధిస్తున్నాడు, అవసరం లేదు అసలు, అందరూ తినొచ్చు. అదేమీ నిషేధం అనేది అది తప్పని పొరపాటు అనేది ఏం కాదు. ఆహారము అనేటటువంటిది వయస్సులో ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవాళ్ళు, రోగాలు లేని వాళ్ళు హైగా తినొచ్చు. ఈ ఆహార నియమాలన్నీ కూడా రోగాలు ఉన్న వాళ్ళకి, అరగని వాళ్ళకే తప్ప అరిగేవాడికి ఎందుకండి, పొలాల్లో పనిచేసేవారికి. అలాగే ఏదైనా సరే పనులు చేసి ఊరికే కూర్చున్నందువలన అరగక తినదరగక వీళ్ళకి కావాల్సి వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా అని ఏమంటారు, వైట్ కాలర్స్ అని అది అంటూ ఉంటారు. అంటే బట్ట నలగని వాళ్ళు అన్నమాట, బట్ట మాయని వాళ్ళు. కనుక అట్లాంటి వారికి అరగదు, పనిచేసే వాళ్ళకి ఎందుకు అరగదు. అక్కడ చెబుతూ ఉన్నారు, అక్కడ హయ అశ్వమేధీయ, అశ్వమేధీయమైనటువంటి హయమట, జలచరములు కూర్మాదయ తాబేళ్లతో సహా అని చెప్తూ ఉన్నారు. మరి అది మరి ఏమిటో అవన్నీ అలా అంటే వ్యాఖ్యానంలో ఉన్న మాటిది. సర్వంచ గ్రామ్య పశుజాతం, గ్రామంలో ఉండేటటువంటి అన్ని పశువులునట, కోళ్ళు, తినటానికి పనికొచ్చే ఇనమిళ్ళు ఇలాంటివన్నీ కూడా తింటూ ఉన్నారు. యజ్ఞమని వాటిని బలిస్తూ ఉన్నారు, తింటూ ఉన్నారు. మహిష్యా పరివృత్యా చ వావాతాంచ తథాపరం. అక్కడ మహిషి అని, వావాత అని ఇలా కొందరిని స్త్రీలని కూడా దశరథుడు అక్కడ మళ్ళీ వివాహం చేసుకోవాలట. యజ్ఞ సమయంలో చేసుకొని అవి వారికి అప్పచెప్పాలి, ఆ యజ్ఞం చేసేటటువంటి వారికి, ఆ స్త్రీలను వారికి అప్పచెప్పాలి. ఇటువంటి స్థితి కూడా మరి ఉన్నది అప్పుడు, దాన్ని చెబుతున్నారు. మరి ఆ ఉన్నది ఉన్నట్టు చెప్పుకుంటే అంతే, మరి ఆ యజ్ఞాలు అని అంటే అదిగో అంత గొప్పయి. మరి వాటి కోసమే ఇప్పుడు ఆ యజ్ఞాల కోసమే పూర్వకాలం అండి, అబ్బో మా ధర్మాలండి, యజ్ఞాలండి, గొప్పయ్యానండి. మరి ఇలాంటివన్నీ కూడా అలాగే సోమరసము, ఏదో ఆకులేవి తెచ్చి ఏదో సోమలత ఉంటుందేనంటారు అలా, అటువంటిది. ఇంకా కళ్ళు, సారాయం ఇలాంటివి ఎన్నో ఉండేవి, తాగటము, తినటము, సంబరము, అదే సంబరం. ఇలా అశ్వమేధస్య యజ్ఞస్య వైతశోభాగయిష్యతే, ఆ అశ్వమేధ లో ఉన్నటువంటివి ఎన్ని విధాలుగా చెప్పబడి ఉన్నాయో అవన్నీ కూడా. ఏదో ఆ గుర్రాన్ని ఏదో సాప మీద పడుకోబెట్టటమట, ఇంకేయో మూడు ఘాట్లు పెట్టాలట, ఇలా ఏదో చాలా, అదంతా ఒక జుగుప్సాకరమైనటువంటి విషయము. దీన్నే ఏదో పెద్ద గొప్పగా చెప్పేసుకుంటారు చాలామంది. మరి ఈ కాలంలో వాళ్ళు చేయగలరా, ఆ కాలంలో వారు చేశారు అని అంటూ నిజమే కావచ్చేమో, మరి ఈ కాలంలో వారు చేయలేకపోనవచ్చు. ఇంకా యజ్ఞాల పేరుతో చేస్తూనే ఉన్నారు, చాలామంది వెళ్తూనే ఉన్నారు. పారాయణల పేరుతో, కరోనాకి పారాయణలు అంటూ ఆ టీటీడీ దేవస్థానంలో చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చోట్ల ఇంకా చేస్తూనే ఉన్నారు. ఈ పారాయణలు చేస్తూనే ఉంటారు, వేద పారాయణలు, ఇంకా అలాంటివన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. అలా అశ్వమేధ యాగము అలా అయిపోయింది. దానాలు అనేక విధాలుగా చేశాడు దశరథ చక్రవర్తి. ఆ తర్వాత అవబృధ స్నానాలు కూడా అయిపోయినవి. ఆ తర్వాత అప్పుడు ఋష్యశృంగుడు చెప్పాడు, ఇప్పుడు మీ చేత పుత్రకామేష్టి యాగం చేయిస్తానయ్యా అన్నాడు. ఆ పుత్రకామేష్టి యాగానికి కావలసినటువంటివన్నీ, ఆ సంభారాలన్నీ తెప్పించారు, చేస్తూ ఉన్నారు ఈ పుత్రకామేష్టి యాగము. ఈ యాగానికి ఇప్పుడు వస్తారండి దేవతలు. ఆ దేవతలు వచ్చినట్టుగా చెప్తున్నారు ఇప్పుడు, మరి యజ్ఞభాగాలు తీసుకోవటానికి వచ్చినట్టు దేవతలందరూ వచ్చారు. గంధర్వ యక్షాణం, గంధర్వులు, యక్షులు, అలాగా ఇంకా చాలామంది వీళ్ళందరూ కూడా దేవతలు వచ్చారు. వారితో పాటు బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. దేవా మహర్షయ సర్వే ప్రహృష్టాస్తే అభవంతదా, బ్రహ్మదేవుడు వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే కిందకేం రారు, వచ్చారందంటే ఎక్కడో ఆకాశం మీద ఉంటారో, కనపడే వాళ్ళేం కాదు. అలాగే అక్కడ అసలు ఆ మంత్రాలే వారు అనేమో జైమిని అంటాడు. సరే ఆ చర్చతో మనకి ఆ చెప్పిన ఏది చెప్పారనుకోండి, కొందరు అసలు దేవతలు స్వరూపాలతో వచ్చేదో చేతులు దాసి ఎత్తుపోయారు, ఆయన మహాపురుషుడు, ఆయన యజ్ఞం అంత గొప్పది ఇంత గొప్పదని కొందరు చెప్తూ ఉంటారు. కానివ్వండి, ఎవరు ఎన్ని ఎలా చెప్పుకుంటే అలా. ఇక్కడ దేవతలు ఆకాశం మీద పరివేష్టించి ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆకాశం మీద ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా. ఇలా వీరు అప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతూ ఉన్నారు, రావణాసురుడు బాధలు తట్టుకోలేకపోతున్నాం కదా, మరి అసలు ఏమిటిది అని, ఏం చేయాలి, ఎలాగూ. మరి అలా ఒక చోట ఇప్పుడు కూడా అంతే కదా, పెళ్ళిళ్ళలో వాటిల్లో ఇంకా చేరినప్పుడు ఏమేం చేయాలనేది కొందరు పెద్దవాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. అలా అట్లాంటి స్థితి అక్కడ వచ్చింది, బ్రహ్మదేవుడిని అడుగుతూ ఉన్నారట. అడుగుతూ ఉన్న సమయంలో ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి ఆ సమయంలో వచ్చాడు. ఏతస్మిన్ అంతరే వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగానే వచ్చేశాడు శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి మహాద్యుతి విష్ణు ఉపయాత. శంఖచక్ర గదా పద్మములు ధరించి ఉన్నాడు, పీతాంబరము ధరించి ఉన్నాడు, లోకపాలకుడు ఆయన. మహాతేజస్సుతో వచ్చేశాడు. వచ్చేసి వారికి దర్శనమిచ్చాడు. అక్కడ వారి దేవతలకే, సామాన్యులకేం కాదు. సరే ఆయన్ని ప్రార్థన చేశారు. నారాయణాయ నలినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశ నాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. ఇది భోజుడు రాసినటువంటి రామాయణ చంపులోని శ్లోకం. ఇది నారాయణునికి నమస్కారం అన్నారు. పద్మ తామరల వంటి నేత్రములు కలవాడు, మహాబలి వైభవమంతా కూడా హరించేసినటువంటి వాడు. ఈ ప్రపంచములో ఉన్నటువంటివన్నీ చరాచరములన్నీ పుట్టడానికి స్థానమైనటువంటి నాభీపద్మం కలిగినటువంటి పురుషోత్తమ నమస్కారము అన్నారు అందరూ. సరే ఇంకా ఇక్కడ ఒక తెలుగు అచ్చ తెలుగు పద్యం. అచ్చ తెలుగులో రామాయణం రాశాడు కూచి మంచి తిమ్మకవి. మరి తెలుగు తెలుగు అంటుంటారు మన వాళ్ళందరూ, భాషాభిమానం ఉండాలంటారు, భాష అంటారు అచ్చ తెలుగు అంటే. ఇప్పుడు చూడండి, ఇది అచ్చ తెలుగు. మనం మాట్లాడుకునేది అవునో కాదో తెలిసిపోతుంటుంది. వాళ్ళు నమస్కారం, వాళ్ళు కూడా అచ్చ తెలుగులో చేస్తున్నారు. మరి కొందరు అచ్చ తెలుగు దేవతలు ఉన్నారేమో వారిలో. జడదాడి తల మిన్న చాలుపు నెమ్మోము విరిదా మడల పూప వేడి వెలుగా కూల తొల్వేలుపు కూటువ గాటం పుటడవుల మేటి పయ్యరయనుంగా కలుముల నవలా చొకాటం పుతళ్కు పిసాళి కన్గలు వల్ల చందమామ బలితంపు చెట్పాటు తొలకరియదను క్రొక్కాన్నీరుదాలుపు గములయీద సడల నట్టి కడింది దొసగు గయాళి బోర ప్రాకుడు కొలముల పులుగురేడ వెక్కసపు పుట్టువు తెవుళ్ళ వెజ్జురాయ తిరముగా నిన్ను కొండాడ తరమి మాకు. వెక్కసపు పుట్టువు తెవుళ్ళ వెజ్జురాయ. ఈ జన్మలు అనేటటువంటివి అవి ఒక రోగాలు, సహించలేనటువంటి రోగాలు. ఆ రోగములకు వైద్యుడవు, భవరోగ వైద్యుడవు. వెజ్జు అంటే వైద్యుడు. కనుక నిన్ను మేమేమని కొండాడుతామయ్యా, ఏమని స్తోత్రం చేస్తాం. జడదాడి తలమిన్న చాలుపు, జడలను ధరించిన జటాధారులైనటువంటి మహర్షుల వరస వారికి నిమ్మోము నిండు మోములు. ఆ మహర్షుల ముఖములు అనే విరి తామరలకు బాలసూర్యుని వంటి వాడు. ఆ పూప వేడి వెలుగు బాలసూర్యుడు, వేడి వెలుగు బాలసూర్యుడు అంటే పద్మములకు సూర్యుడు ఎలా ఆనందాన్ని ఇస్తాడో ఋషులకు అలా ఆనందాన్ని ఇచ్చేవాడ. కోళ తొల్వేలుపు కూటువ గాటంపుటి అడవుల మేటి పయ్యరయనుంగా కూలలు అంటే కుత్సితులు అయినటువంటి, క్రూరులైనటువంటి తొలివేలుపులు. తొలివేలుపులు అంటే మొదటి పూర్వదేవులు, రాక్షసుల యొక్క కూటువ సమూహానికి ఆ రాక్షసులనే ఘాటంపు అడవులకు, బాగా దట్టమైనటువంటి అడవులకు మేటి పయ్యర అనుంగా. పయ్యర అంటే గాలి, గాలికి అనుంగుడు స్నేహితుడు అగ్ని, ఒక శ్రేష్టమైన అగ్ని వంటివాడ. కలుముల నవల చొకాళంపు, కలుముల నవల సంపదలు ఇచ్చే స్త్రీ లక్ష్మీదేవి యొక్క తళ్కు పిసాళి కన్గలువల చందమామ, అందమైనటువంటివి, దట్టమైనటువంటివి, అటువంటి యొక్క ఆమె కన్నులు అనేటటువంటి కలువలకు చందమామ వంటి వాడ, వాటిని వికసింపచేసేవాడ. బలితంపు చేట్పాటు తొలకర్రి అదను, ఈ క్రియలు దుష్టమైనటువంటి ఫలములనిచ్చేటటువంటి ఆ దుష్టమైన వాటికి, మా పాపములకు, పాపములు అనుకోవచ్చు, పాపములనే తొలకరి సమయంలో వచ్చేటటువంటి కురక్కారు నీరు దాలుపు, కురత కారులో వచ్చేవి ఆ మేఘములు, ఆ మబ్బులు, ఆ మబ్బుల సమూహములు అంటే మా పాపాలు అనే మబ్బుల సమూహములకు ఈదా గాలి వంటివాడా, గాలి వస్తే ఎగరేసిపోతూ ఉంటుంది. సడలనట్టి కడింది దొసగుగయాళి, దొసగులు అంటే మా తప్పులు, ఈ చెడులు అనేటటువంటివి, అది ఒక గయ్యాళి బోరప్రాకుడు కొలములు అంటే దుష్ట సర్పములు, ఆ సర్పములకు బోరప్రాకుడు పొట్టతో పాకే సర్పాలు వాటి సమూహాలకి పులుగురేడా గరుత్మంతుని వంటివాడా. వెక్కసపు పుట్టుకు తెగుళ్ళ వేద్యురాయ, జన్మల భవరోగ వైద్యుడా నిన్ను ఏమని స్తోత్రం చేయగలము స్వామి అని చేశారు. అలా స్తోత్రాలు చేసి రావణాసురుని వలన కలిగే బాధలను వినిపించాడు బ్రహ్మదేవుడు. వినిపిస్తే అలా అగలా అలాగే దశరథంని పితరం రోచయామాస, తండ్రిగా నేను వరిస్తూ ఉన్నా ఈయన గర్భవాసంలోనే పుడతాను, మీ అంశల చేత మీరు కూడా లోకంలో రెడీగా ఉండండి అని బ్రహ్మదేవుడు చెబుతాడు. తర్వాత దేవతలకు ఆవిర్భాగాలు అందుకున్నారు, అంతర్ధానమై వెళ్ళిపోయారు వారు. ఇక తర్వాత యజ్ఞపురుషుడు వస్తాడు, ఆయన ఇచ్చేటటువంటి పాయసము ఆ విభాగం అంతా రేపు తిప్పుకుందాం. సరే, అచ్చ తెలుగు విన్నారు కదా, మరి మనం వాడేది అసలు ఏమిటి? మనం వాడేది మిశ్రమమే. ఇది భాష అనే పదం కూడా తెలుగు కాదు. పూర్వము ఇంగ్లీషు రాకముందు దాదాపుగా 90 పైగాను సంస్కృత పదాలు కవులు పండితులు వీళ్ళు వాడేవాళ్ళు. అతి సామాన్యులు ఉంటారే ఈ పండితులు కాని వాళ్ళు, వాళ్ళందరూ తెలుగే వాడుకున్నారు. వాళ్ళకి అసలు తెలియవు కదా ఈ పదాలే. అసలు కావ్యాలు చదువుకున్న పండితుల్లోనే ఉండేది, చదువుకున్న వారిలో అన్నట్టు ఇప్పటికంతే కదా. అయితే ఇప్పటికేమైందనంటే ఇంగ్లీష్ ఇంకా అతి సామాన్యులు కూడా వాడుకలోకి వచ్చేసింది, ఆ పదాలు తెలియకుండా దూరేసింది. ఈ ఇంగ్లీష్ వచ్చేసి ఇప్పుడు సంస్కృతాన్ని కూడా వెనక్కి నెట్టేసింది. ఉద్యోగాలు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, బ్రతుకు తెరువులు చూపించేవాళ్ళు, అందరికీ ఇటు మొదలుపెట్టారు. అప్పుడు ఏదో కొన్ని కులాలు చదువుకునేవి ఆ సంస్కృతాలు ఏయో, ఇప్పుడు అందరూ చదువుకోవటము, అందరికీ ఉద్యోగాలు, అందరిళ్ళలోకి వచ్చేసినాయి ఇంగ్లీషు మాటలు, ఇంగ్లీషు మీడియంలు, ఇంగ్లీషు చదువులు, ఉద్యోగాలు అన్నీ, విదేశాలకు పోవటాలు, సంపాదనలు అంటూ. ఇది ఇప్పుడు మన తెలుగు అసలు ఈ తెలుగే పోయింది. చదివేవాడు లేదు, అసలు తెలుగు లేదు, అసలు సంస్కృతము లేదు, ఏదో సంస్కృతం కొన్ని కులాలలో మిగిలిపోయింది, ఈ విధంగా వచ్చింది. సరే, కాల పరిణామకృతంలో వచ్చిన వాటిని తెలుసుకుంటూ మనము దాంతోపాటు కాలంతో పాటు ముందుకు వెళ్ళిపోతూ ఉందాం. జై శ్రీరామ్.